రోదసి పుస్తకం 4వ భాగం. ఇందులో శూన్యం 2వ విభాగం. ఆ విధంగా బుడగలు, విమానాలు మనుషులని గాల్లో కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకుపోగలుగుతున్నాయి కదా. మరి గాడ్విన్ కథలోలా ఇంకా పైకి వెళ్ళి చంద్రుణ్ణి ఎందుకు చేరుకోలేం? చిక్కు ఏమిటంటే, గాలి బుడగలు, మామూలు విమానాలు గాలి మీద ఆధారపడి పనిచేస్తాయి. బుడగలు గాలిలో తేలుతాయి. వేగంగా కదిలే విమానాలు గాలి చేతనే పైకెత్తబడతాయి. విమానాలకి గాలిలో ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ని విమానంలో ఉండే ఇంధనంతో కలిపితే విమానంలో ఇంజిన్ని నడిపించడానికి కావలసిన శక్తి పుడుతుంది. కనుక గాలి ఎంత ఎత్తు వరకు ఉంటుంది అన్న ప్రశ్న వస్తుంది. ఆకాశంలో గాలి అలా చంద్రమండలం, తారామండలం వరకు విస్తరించి ఉంటుందని ప్రాచీనులు అనుకునేవారు. భూమి మీద అమెరికా నుండి యూరప్కి సముద్రాన్ని దాటినట్టే భూమి నుండి చంద్రుని వరకు విస్తరించి ఉన్న ఈ గాలి సముద్రాన్ని హాయిగా దాటవచ్చు అన్నట్టుగా ఎంతోమంది ఊహాగానాలు చేశారు, కమ్మని కథలు రాశారు. గాడ్విన్ తన పుస్తకం రాసిన కొన్నేళ్లకి గాలి గురించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగి గాలి పట్ల మన అవగాహనని సమూలంగా మార్చివేశాయి. 1643లో ఎవాంజలిస్టా టారిసెల్లి అనే ఇటాలియన్ శాస్త్రవేత్త ఓ చక్కని ప్రయోగం చేశాడు. ఓ 120 సెంటీమీటర్ల పొడవు గల ఒక పక్క మూసి ఉన్న గాజు నాళాన్ని పాదరసంతో నింపాడు. తెరచి ఉన్న కొసకి మూత పెట్టి ఆ అంచు పాదరసం ఉన్న ఓ పాత్రలో మునిగేలా నాళాన్ని నిటారుగా నిలబెట్టాడు. అలా నిలిపాక నాళానికి అడుగున పెట్టిన మూత తీసేశాడు. నాళాన్ని అలా తిరగేసి పట్టుకొని మూత తీసేస్తే లోపల ఉన్న పాదరసం అంతా కిందకి జారిపోతుందని అనుకుంటాం. పాదరసం కిందకి జారింది, కానీ పూర్తిగా కాదు. పాత్రలో ఉన్న పాదరసం మీద పైన ఉన్న గాలిపీడనం నాళంలో 76 సెంటీమీటర్ల పాదరసాన్ని నిలిపింది. ఆ విధంగా టారసిల్లి మొట్టమొదటి భారమితి అంటే బారోమీటర్ని నిర్మించాడు. దీనితో వాయుపీడనంలో మార్పులని కొలవటానికి వీలయ్యింది. 2.5 సెంటీమీటర్ల వెడల్పు ఉండి పైకి కొంత ఎత్తు వరకు సాగే వాయుస్తంభాన్ని ఊహించుకోండి. మరి 2.5 సెంటీమీటర్ల వెడల్పు, 76 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న పాదరసం స్తంభాన్ని మోయగలగాలంటే ఆ వాయుస్తంభం ఎంత ఎత్తు ఉండాలో ఊహించుకోండి. పాదరసం సాంద్రత గాలి సాంద్రత కన్నా 10,500 రెట్లు ఎక్కువ. అంటే గాలిస్తంభం ఎత్తు పాదరసం స్తంభం కన్నా 10,500 కిలోమీటర్లు అయ్యుంటుంది. నిజానికి వాతావరణపు ఎత్తు అంతకన్నా ఎక్కువే ఉంటుంది. వాతావరణంలో కింద పొరల అంటే భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పొరల మీద పై పొరల ఒత్తిడి బలంగా ఉంటుంది. అంటే పై పొరలలో గాలి కన్నా కింద పొరలలో గాలి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కనుక పైకి పోతున్న కొద్దీ గాలి సాంద్రత తగ్గుతూ ఉంటుంది. సాంద్రత తగ్గటం అంటే అదే గాలి మరింత ఎక్కువ ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తోంది అన్నమాట. అంటే భూమి ఉపరితలం మీద ఇంచుమించు 16 కిలోమీటర్ల వరకు వాతావరణం విస్తరించి ఉంటుంది అన్నమాట. గాలి పలచన అవుతున్న కొద్దీ దాని ఉపయోగం తగ్గుతూ ఉంటుంది. 10 కిలోమీటర్ల ఎత్తులో గాలి పలచన అయ్యి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇక 50 కిలోమీటర్ల ఎత్తుకు పోతే బుడగ తేలదు, విమానం నిలవదు. అలాగే 160 కిలోమీటర్ల ఎత్తుకు పోతే గాలి ఎంత పలచన అవుతుందంటే దాని ఉనికిని గుర్తించడం కూడా చాలా కష్టం.